ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 15వ భాగం. ఇప్పుడు తొట్టెలో పొడవుగా ఉన్న అంచుకి సమాంతరంగా కదులుతున్న ఒక రేణువు మీద దృష్టి సారిద్దాం. ఆ రేణువు దాని గమన దిశకి అడ్డుగా ఎదురుగా ఉన్న గోడని ఢీకొంది అనుకుందాం. గోడను తాకిన వెంటనే అది వెనక్కి తుళ్ళి మునుపటి వేగంతో వ్యతిరేక దిశలో కదలటం మొదలెడుతుంది. గోడని ఢీకొనటానికి ముందు దాని ద్రవ్యవేగం డిఎంవి అయితే, ఢీకొన్నాక ద్రవ్యవేగం -mv. కనుక ద్రవ్యవేగంలో మార్పు mv - mv = 2mv. ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రం ఉంది. కనుక రేణువు ద్రవ్యవేగంలో వచ్చిన మార్పుకి సరితూగే మార్పు గోడ ద్రవ్యవేగంలో రావాలి. గోడని ఢీకొన్న రేణువు ఏ దిశలో అయితే తోయబడిందో అందుకు వ్యతిరేక దిశలో గోడ తోయబడుతుంది అన్నమాట. అంటే ఒక రేణువు ఢీకొనటం వలన గోడ యొక్క ద్రవ్యవేగంలో వచ్చిన మార్పు 2mv అన్నమాట. ఇందాక గోడని ఢీకొని వెనక్కి తుళ్ళిన రేణువు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఇందాకటి గోడకి అభిముఖంగా ఉండే గోడని ఢీకొంటూ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కు తుళ్ళి మళ్ళీ మునుపటి గోడ వైపుకి ప్రయాణిస్తుంది. ఇలా ఆ రేణువు వెనక్కు ముందుకు ప్రయాణిస్తూ ఉంటుంది. తొట్టె పొడవుకి సమాంతరంగా ఒకసారి ముందుకి వెనక్కు ప్రయాణించడానికి పట్టే కాలం 2a/v అవుతుందని సులభంగా గుర్తించవచ్చు. అంటే ఒక సెకనుకి గోడని ఆ రేణువు v/2a సార్లు ఢీకొంటుంది అన్నమాట. ఒక రేణువు గోడ మీద ప్రయోగించే బలం ఒక అభిఘాతం వల్ల ద్రవ్యవేగంలో వచ్చే మార్పు ఇంటూ ఒక సెకనులో జరిగే అభిఘాతాల సంఖ్య 2mv × v/2a. అంటే mv² / a. తొట్టెలో 3వ వంతు అంటే 3/n రేణువులు తొట్టె పొడవుకి సమాంతరంగా ఒకే వేగంతో కదులుతున్నాయి. కనుక అవన్నీ కలిసి ప్రయోగించే బలం (n/3)(mv²a)(nmv²3a). యూనిట్ వైశాల్యం మీద పనిచేసే బలాన్నే పీడనం అంటారు. ఇంతవరకు మనం పరిగణిస్తున్న గోడ వెడల్పు b మీటర్లు, ఎత్తు c మీటర్లు. కనుక దాని వైశాల్యం bc² మీటర్లు అవుతుంది. కనుక ఆ గోడ మీద రేణువులు చూపే పీడనం (nmv²/3a)(1bc)(nmv²/3abc). పైన కనిపించే రాశిలో ఏబీసీ అనేది తొట్టె యొక్క ఆయతనం, బీతో సమానం. కనుక పైన లెక్కించిన పీడనాన్ని ఇలా వ్యక్తం చేయవచ్చు: p = nmv²/3v(n/3v)(mv²) = 2n/3v(1/2mv²). ఇక్కడ 1/2mv² అనే రాశి ఒక రేణువు యొక్క గతిశక్తి అంటే ఈకేని సూచిస్తుంది. కనుక పై సమీకరణాన్ని ఇలా కూడా వ్యక్తం చేయవచ్చు: p = 2n/3v(ek) లేదా pv = 2n/3(ek). తొట్టెలోని వాయురేణువుల సంఖ్య మారదు, కనుక 2n/3 విలువ మారదు. పై సమీకరణం ప్రకారం పీవీ అనే రాశి వాయువులో రేణువుల యొక్క గతిశక్తిని అనులోమానుపాతంగా మారుతుంది. కిందటి విభాగంలో సమీకరణం ప్రకారం పీవీ అనే రాశి వాయువు యొక్క నిరపేక్ష ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంగా మారుతుందని తెలుసుకున్నాం. ఈ రెండు ఫలితాలని కలుపుకుంటే ఒక వాయువులో రేణువుల గతిశక్తి ఆ వాయువు యొక్క నిరపేక్ష ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంగా మారుతుందని అర్థమవుతుంది.